11.21 అమి హిత్వాంసుర సంఘా విసంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తి త్యక్త్వా మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభ్యః పుష్కలాభ్యః. అనగా ఐచ్చట యుద్ధము చేయుచున్న యోధులైన దేవగణములు అనగా భూభారమును తగ్గించుటకై ఇచ్చట ఉద్భవించి యున్నారో వారందరూ మనుష్యుల వలెనే ఆకారములు అనగా ఆకృతులు కలిగియున్నప్పటికీ వారు నిజమైన దేవతలే. వారందరూ పరుగులెత్తుచు మీయందు ప్రవేశించుచున్నట్లుగా చూచుచున్నాను. అందులో కొందరు పరుగులెత్తలేనివారే భయముతో మీకు నమస్కరించుచున్నట్లుగా నేను చూచుచున్నాను. మరియు మహర్ష మరియు సిద్ధ సముదాయములు యుద్ధము ఆరంభమైనందున ఆపదలు మొదలగు అశుభములైన శకునములు గాంచినవారే ప్రపంచమునకు శుభములు గలుగుగాక అని ఉచ్చరించుచు అనేకములైన అనగా సంపూర్ణమైన స్తోత్రముల ద్వారా మిమ్ములను కీర్తించుచున్నారు. ఇంకా ఏమనగా 11.22 రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్యా విశ్వే 2 సవినో మరుతశ్చోష్మ పాశ్చ గంధర్వేక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. అనగా రుద్రుడు ఆదిత్యుడు వసువు మరియు సాధ్యుడు మొదలగు దేవగణములు మరియు విశ్వదేవుడు అశ్వని కుమారులిరువురు వాయుదేవుడు మరియు ఉష్మప అను పేరు గల పితృగణములు మరియు గంధర్వులు యక్షులు అసురులు సిద్ధగణములు అనగా ఆహా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 7 హోహు మొదలగు గంధర్వులు కుబేరాది దిక్పాలురు విరోచనుడు మొదలగు రాక్షసులు మరియు కపిలాది సిద్ధులు ఈ గణములన్నీ ఆశ్చర్యమును చెందినవారే మిమ్ములనే చూచుచున్నవి. అట్లేలైనా 11.23 రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహు బహుబాహురుపాదం బహుదరం బహుదంష్టాకరాలం దృష్ట్యా 2 లోకాః ప్రవ్యధితాస్తథాహం. అనగా ఓ మహాబాహు, తమ యొక్క ఆ రూపము చాలా గొప్పది, చాలా పొడవు వెడల్పు కలిగియున్నది, అనేకమైన ముఖములు నేత్రములు కలిగియున్నది, అట్లే అనేకమైన బాహువులు మరియు కాళ్ళు, అనేకమైన పొట్టలు మరియు పెద్ద దంతములు కలిగి భయంకరమైన ఆకృతి గలదేయున్నది. తమ యొక్క ఇటువంటి విచిత్ర రూపమును జూచి ప్రపంచమునందలి ప్రాణులన్నీ భయముతో వ్యాకులతను చెందుతున్నవి. మరియు నేను కూడా ఆ ప్రాణుల వలెనే భయముతో కంపించుచున్నాను. అందులకు కారణమేమనా 11.24 నభః స్పృశం దీపమనికవర్ధం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్యా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణు. అనగా తమరిని ఆకాశమంతయు వ్యాప్తి జెందియుండుట జూచి, అనగా స్వర్గలోకము వరకు వ్యాపించి యుండుట జూచి, అంతేగాక అతి ప్రకాశవంతమైన మరియు అనేకమైన రంగులతో కూడియున్న అనేకమైన భయంకరమైన ఆకృతులతో కూడియున్న మరియు అనేకమైన తెరుచుకొనియున్న నోళ్లతో కూడియున్న మీ ముఖమును జూచి, అటుపైన మండుచున్న అగ్ని కణముల వంటి మీ నేత్రములను జూచి, అత్యంత భయముతో కూడియున్న అంతఃకరణము గల నేను ఎటువంటి శాంతిని పొందజాలక వ్యాకులపాటును చెందుచున్నాను. అట్లేలేని అన్నచో 11.25 దంష్టాకరాలని చతే ముఖాని దృష్ట్వివ కాలనల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అనగా పెద్ద పెద్ద కోరలు కలిగియున్న భయంకరమైన ఆకృతులు కలిగియున్న కాలాగ్ని అనగా కాలమను అగ్నితో సమానమైన అనగా ప్రళయకాలము నందు లోకముల్లన్నింటినీ భస్మీపటలము గావించినటువంటి కాలాగ్నివలే ఉన్నతమ అనగా మీ యొక్క ముఖమును చూచి నేను దిగ్భ్రామ కలిగిన వాడనేయున్నాను. ఆ కారణము చేతనే నేను మిమ్ములను చూచుచూ ఉన్నప్పటికీ నాకు ఎటువంటి సుఖముగాని శాంతిగాని కలుగుట. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 8 లేదు అందుచేత ఓ దేవేశ్వర, ఓ జగన్నివాస, మీరు ఆ భయంకర రూపమును త్యజించి ప్రసన్నవదనులు కండి. ఏ సూరవీరులను జూచి ఇంతకు పూర్వము నాకు పరాజయము కలుగునేమో అను శంక కలదో, అది ఇప్పుడు పూర్తిగా తొలగిపోయినది. ఏలైనా 11.26 అమిచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాలసంఘయః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయేరపి యోధముఖ్యయః. అనగా దుర్యోధనుడు మొదలగు ధృతరాష్ట్రపుత్రులందరూ మరియు ఇతర దేశపు రాజులు మరియు వారి సైన్యముతో సహా గుంపులు గుంపులుగా చేరి అతి వేగముగా మీ భయంకరమైన నోటియందు జ్వరబడిపోవుచున్నారు. ఇంతేకాదు భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్రుడైన కర్ణుడు మరియు మనవైపు నుండి కూడా దుష్టద్యుమ్నుడు మొదలగు యోధులు కూడా మీ భయంకరమైన నోటియందు జ్వరబడిపోవుచున్నారు. మరియు 11.27 వక్రాణితే త్వరమాణ విసంతి దంష్టాకరాలని భయానకాని కేచిద్విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూనితైరుత్తమాంగై. అనగా వారందరూ ఏ విధమైన నోటియందు జ్వరబడుచున్నారు? పెద్ద పెద్ద కోరలు కలిగిన వికారము మరియు భయంకర రూపము గలిగిన నోటియందు చొరబడుచున్నారు. మరియు ఆ ముఖములయందు ప్రవేశించుచున్న పురుషులలో ఎంతోమంది ముక్కలు ముక్కలుగా అయిన తలలతో ఆ కోరల మధ్య నమలబడిన మాంసము వలె అతికినట్లుగా తోచుచున్నారు. వారందరూ ఏ విధముగా ఆ భయంకరమైన నోళ్లయందు ప్రవేశించుచున్నారు? అనగా చెప్పుచున్నాడు 11.28 యథా నదీనాం బహవో రెండు భువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విసంతి వక్రాణ్యభివిజ్వలంతి. అనగా ఏ విధముగా సముద్రముఖముగా పరుగెడుచున్న నదులు చివరకు సముద్రము నందే విలీనమైపోవునో, ఆ విధముగానే ఈ లోకమునందలి సూరులు వీరులు అయిన భీష్మాది శత్రువులు ప్రకాశవంతమై మండుచున్న అగ్నిగోళము వలెనున్న మీ యొక్క ముఖము అనగా నోటియందు ప్రవేశించుచున్నారు. వారందరూ ఆ విధముగా ఎందులకు మరియు ఏ విధముగా మీ నోటియందు ప్రవేశించుచున్నారనగా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 9.11.29 యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విసంతి నాశయ సమృద్ధ వేగాః తథైవ నాశయ విసంతి లోకాస్తవాపి వక్రాణి సమృద్ధ వేగాః. అనగా పతంగములు దీపపు కాంతిచే ఆకర్షింపబడి దాని చుట్టూ తిరుగుతూ చివరకు దాని యొక్క అనగా దీపపు కాంతితో కూడిన వేడికి కాలి నశించున్నట్లుగా ఈ లోకమునందలి ప్రాణులన్నీయు అతి వేగముతో పరుగులెడుతూ వచ్చి మీ నోటియందు ప్రవేశించి నశించుచున్నవి. ఈ శ్లోకమునందు తీవ్రమైన వేగమునే సమృద్ధ వేగాహ అని చెప్పబడినది. అప్పుడు మీరు ఆనగా భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు 11.30 లేలిహ్యసే గ్రసమానః సమంతాల్లో కాంసమగ్రాన్వద నైజ్వలభ్యాః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవో గ్రాహ ప్రతపంతి విష్ణు. అనగా అప్పుడు మీరు దేదీప్యమానమై వెలుగుచున్న మీ నోళ్ల ద్వారా సర్వ ప్రాణులను మ్రింగుచూ నాకుచున్నారు. అనగా వాటినన్నింటినీ అతి ప్రేమతో తినిచూ ఆనందించుచున్నారు. అంతేగాక హే విష్ణు, సర్వవ్యాపకత్వము కలిగియున్న ఓ పరమాత్మ, తమ యొక్క అత్యంత భయంకరమైన కాంతులు సమస్తమైన జగత్తును మీ తేజస్సుతో వ్యాపించి తపింపజేయుచున్నవి. అట్లేలైన మీరు చాలా ఉగ్రస్వభావము గలవారైయున్నారు.